నీ సేవకులు నాకు ఇష్టమైన విధముగా ప్రవర్తింతురని ఎట్లు నమ్మదగును? రాజా, నన్ను ప్రసన్నునిగా చేసికొనదలచినచో నా ఇష్టమును వినుము, నా మాట నిలబెట్టుము. కమలనయనయగు నీ కుమార్తె సుకన్యను నాకిచ్చి పెండ్లి చేసినచో ఆమె నాకు ఎల్లప్పుడూ విడువక పరిచర్య చేయగలదు. ఇట్లైనచో నేను తృప్తి చెందుదును, ఆమె సేవలతో నా తపస్సు నిర్విఘ్నముగా సాగగలదు. రాజేంద్ర, నేను చెప్పినట్లు చేయుము, నేను సంతోషించెదను. ఇందువలన నీకు మిక్కిలి మేలు కలుగగలదు. రాజా, మనస్సులో చక్కగా ఆలోచించుకొని నీ కుమార్తెను నాకు దానము చేయుము. నేను తపస్సు చేసుకొనెడివాడను, నియత వ్రతుడను. ఆమెను నాకిచ్చుట వలన ఎట్టి దోషము నీకు సంభవింపదు. అనగా విని సర్యాతి ఈ ముసలివానికి నా పడుచు పిల్లనిచ్చుట ఎట్లు సంభవము? ఆమె అంగీకరించునా అని చింతాక్రాంతుడై మౌనముతో నుండెను. ఈతడు కురూపి కూడాను, ఇట్టివానికి దేవకన్య వంటి నా పిల్ల నర్పించిన నేనేమీ సుఖపడగలను? నా కూతురేమీ సుఖపడును? ఎంత పాపాత్ముడైనను మతిహీనుడైనను రాబో మంచి చెడులు తెలిసియు తన కుమార్తె సుఖమును బలిచేయ తలంచునా? నా గారాల పిల్ల ఈ ముసలి చీకును పొంది ఏమీ సుఖముననుభవింపగలదు? ఎట్లు కాలము గడుపగలదో? యౌవనమందున్న అందగత్తె తన కన్నింటను ఈడుజోడుగానున్న భర్తను పొంది కూడా తృప్తిపడదు. ఇక నా సుకన్య ఈ ముసలి గ్రుడ్డివానితో ఏమి సుఖమును పొందగలదు? మంచి అందము యౌవనము గల అహల్య ఇంద్రుని వలన మోసగింపబడెను కదా. కనుక నా కన్యకు ఎన్ని కష్టములు కలిగినను సుకన్యను మాత్రమీతనికి ఎజాలను అని తలచి రాజు దుఃఖిత మనస్కుడై తన ఇంటికి మంత్రుల రావించి ఆలోచన జరిపి వారితో ఇట్లనెను. ఓ మంత్రులారా, ఇప్పుడు నా కర్తవ్యమేమి? నా కుమార్తెను ముసలి బ్రాహ్మణునకీయవలయునా లేక ఈ దుఃఖములను భరింపవలయునా? మీరందరూ ఆలోచించి నాకు మంచి మార్గము తెలియజేయుడు. మంత్రులు ఇట్లనిరి, మహారాజా, ఇట్టి దుస్తరమైన దురంతమైన ధర్మ సందేహములకు మేము మాత్రము ఏమి సమాధానము చెప్పగలము? ఆ ముసలి గ్రుడ్డివానికి అందాల చిందుని సుకన్యను చేజేతుల నెట్టి అప్పగింపగలము అని పలికిరి. సుకన్య తన తండ్రియు మంత్రులును చింతాక్రాంతులగుట గ్రహించి నవ్వుచు తన తండ్రితో ఇట్లు పలికెను. తండ్రి, నీవేల చింతించుచుంటివి? నా మనుగడ గూర్చి నీవింత దుఃఖముతో విచారింపనేలా? ఆ ముని పుంగవుని మనస్సునకు నన్ను నేను బాధ కలిగించితిని. కనుక ఆ మునీంద్రుని సమీపమునకు వెళ్ళి అతనిని ప్రసన్నుని చేయగలను, అతని మనస్సునకు నచ్చునట్లు మాట్లాడేదను. ఆ మునివర్యునకు నేను అర్పించుకుందును అని పలికిన కుమార్తె మాటలు విని రాజు సంతోషించి మంత్రులందరూ వినునట్లు సుకన్యతో ఇట్లు పలికెను. ఓ సుపుత్రి, నీవ బలవు, ఆ ముని గ్రుడ్డివాడు, వృద్ధుడు, ముక్కోపి. నీవు సహనముతో వానికెట్లు సేవలందీయగలవు? నీవందగత్తెవు, నిన్నొక గ్రుడ్డివానికెట్లు అప్పగింపగలను? ఆ ముసలి మునితన సుఖము తాను చూచుకొనును, అతనికి నిన్నెట్లు సమర్పింపచెయ్యగలను? ఏ తండ్రి అయినా తన పిల్ల కన్ని విధముల ఈడుజోడు కులము బలము గలవానికిచ్చి వివాహము చేయును. ప్రతి వ్యక్తియు తన కుమార్తెను ధనధాన్యములు సంపదలు గలవానికే ఇచ్చి వివాహము చేయును. కాని నిరుపేదకీయ సంకల్పించడు కదా. విశాలాక్షి, నీ నిండు గడుసు జవ్వనమెక్కడా? వనమందు నివసించు ముసలి చీకు ఎక్కడా? వయసు మీరి సత్తువ కోల్పోయిన మునికి నిన్నెట్లు లీయగలను? నా సైనికులు మేము చచ్చిన చత్తుముగాక. బాలామణి, నిన్నొక గ్రుడ్డివాణి కర్పించుట నాకెంత మాత్రమూ ఇష్టము కాదు. కాగలది ఏదియో కాక మానదు, ధైర్యముతో నుందును. బాలా, నీవు గుండె నిబ్బరముతో నుండుము. నా రాజ్యము నా శరీరము ఉన్నను పోయినను నాకు దిగులు లేదు. నిన్ను మాత్రము ఒక గ్రుడ్డివాణి చేతిలో పెట్టను. కన్నులు లేనివానికి ఏ విధముగానైనను నిన్నీయను అను తండ్రి మాటలు విని తన యంతరాత్మ ప్రబోధించిన మాటలను ఇట్లు పలికెను. తండ్రి, నన్ను గూర్చి ఇంత ఆలోచింపనేలా నన్న ఆ మునీవర్యునికి ఇప్పుడు సమర్పించుము. నా వలన లోకమునకు మేలు చేకూరుగాక. పరమ పావనుడు మహాశక్తిమంతుడునగు మునివర్యుని పరమ సంతోషముతో సేవించగలను. ఆ ఏకాంత ప్రదేశమునందు పరమ భక్తితో పతివ్రత ధర్మముతో చక్కగా ముసలి మునితో మసలుకొందును. తండ్రి, నాలో విషయ భోగవాంఛలేదు. నా మనస్సునకు విషయ సంకల్ప సంబంధము లేదు. నా మనస్సు ప్రకృతి ప్రశాంతమైనది అను సుకన్య మంచి మాటలను ఆలకించి మంత్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు రాజు చ్యవన మహర్షి సమీపమునకు పరమ సంతోషముతో వెళ్ళెను. ఆ తపోధనునకు తలవంచి ప్రణమిల్లి రాజు ఇట్లనెను: ఓ స్వామి, నా పుత్రికను నీ సేవలకు తప్పక స్వీకరింపుము అని రాజు వివాహ మంగళ విధానముతో తన కన్య సుకన్యను చ్యవన మహర్షికి ధారాపూర్వకముగా దానమునర్చెను. చ్యవనముని సుకన్యను స్వీకరించి ప్రసన్నుడాయెను. రాజు కట్నములీయగా మహర్షి వాటిని తాకలేదు. మునీశ్వరుడు సుకన్యను మాత్రమే తన పరిచర్యలకు స్వీకరించెను. అట్లు చ్యవనుడు ప్రసన్నుడు కాగా సైనికులు మొదలగువారు నిరోధము తొలగి సుఖపడిరి. రాజు తన కన్యను మునికర్పించి సంతోషముతో తన ఇంటికి వెళ్ళెను. సుకన్య తండ్రి మరలి వెళ్ళునప్పుడు, తండ్రి, ఈ విలువైన సొమ్ములు వస్త్రములు తీసుకొని వెళ్ళుము. నాకు జింక చర్మము నారచీరలు ఇమ్ము. ముని భార్యకు తగిన వేషము ధరించి నేనీ తపస్వికి సేవలు చేసెదను. తండ్రి, నీ కీర్తి ఈ భూమిపైనే కాక స్వర్గ పాతాళములందు కూడా శాశ్వతమై వెలయుగాక. నేను పరలోక సుఖము కొరకే మునివర్యుని రాత్రింబవళ్ళును సేవించెదను. ఈ ముసలి గ్రుడ్డివానికి అందాల జవరాలినగు నన్ను సమర్పించినందులకు చింతింపకుము. నా సౌశీల్యము చెడునేమోయను ఊహనీకెంత మాత్రమూ వలదు. అరుంధతి వశిష్ఠునకు ధర్మపత్ని అయినట్లు నేనితనికి ధర్మపత్నిగా ప్రవర్తింపగలను. ఇందుకు నీవు విచారింపవలదు. అత్రికి పత్ని అయిన అనసూయ పరమసాధ్విగా ప్రసిద్ధి నొందినట్లు నేనును ఈ మహర్షికి పత్ని అయి పరమసాధ్విగా లోకములో కీర్తి గడింపగలను అని ధైర్యము చెప్పెను. ధర్మము తెలిసిన శర్యాతి మహారాజు సుకన్య మాటలను ప్రశంసించి ఆమెకు నారచీరలను జింక చర్మమును తీసుకొనుమని ఇచ్చెను. ఈ విధముగా ముని భార్య వేషముతో చిరునవ్వు చిందించు ముఖముతో శోభించు కుమార్తెను చూచి రాజు గొల్లుమని ఏడ్చెను. రాణులందరూ వచ్చి నారచీరలు ధరించిన సుకన్యను చూచి ఎలుగెత్తి ఏడ్చిరి. వారు దుఃఖముతో పెదవులు తడబడగా పెద్ద పెట్టున విచారించిరి. ఈ విధముగా శల్యాతి మహారాజు తన కుమార్తెను చ్యవనమునికి అప్పగింత పెట్టి ముని యనుమతితో మంత్రులు వెంటరాగా తన ఇంటికి వెళ్ళెను.